జటాయుకృత స్తోత్రం అర కాం 8వ సర్గా అగణిత గుణమ ప్రమేయమాద్యం సకల జగత్స్థితి సంయమాది హేతుం 66 ఉపరమపరమం పరాత్మభూతం సతతమహం ప్రణతోస్మి రామచంద్రం నిరవధి సుఖమిందిరా కటాక్షం క్షపిత సురేంద్ర చతుర్ముఖాది దుహఖం నరవర మనిసం నతో రెండు సమి రామం వరదా మహం వరచాపబాణహస్తం త్రిభుపన కమనీయ రూప మీడ్యం రవి శతభాసుర మీహిత ప్రదానం శరణద మనిసం సురాగములే కూతనలయం రఘునందనం ప్రపద్యే భవవిపిన దవాగ్నినామధేయం భవముఖ దైవత దైవతం దనిజపతి సహస్రకోటి నాసం రవితనయ సదృశం హరిం 46 దయాళుం ప్రపద్యే 47 ఆవిరత భవభావనాతి దూరం భవ విముఖై మునిభిస్సదైవ దృశ్యం భవజలధి సుతారణాంఘ్రపోతం శరణమహం రఘునందనం ప్రపద్యే గిరిస గిరిసుతామనో నివాసం గిరివరధారణ మీహితాభిరామం సురవరదనుజేంద్ర సేవితాంఘ్రం సురవరదం రఘునాయకం ప్రపద్యే పరధన పరదార వర్జితానాం పరగుణభూతిపుతుష్టమానసానాం పరరహిత నిరతాత్మనాం సుసేప్యం రఘువరమంబుజలోచనం ప్రపద్యే 48 స్మిత రుచి రవికాసితాన నాబ్జమతి సులభం సురరాజ నీల నీలం సితజల రుహచారు నేత్ర శోభం రఘుపతి మీ సగురోత్తురుం ప్రపద్యే 51 హరికమలజ శంభు రూపభేదాత్వ మీహ విభాసి గుణత్రమా నువృత్తిః రవిరివజల పూరితో దపాత్రేశ్వమరపతి స్తుతి పాత్ర మీసమీడే రతిపతి శతకోటి సుందరాంగం శతపథ గోచర భావన విదూరం 52 యతిపతి హృదయే సదా విభాంతం రఘుపతి మూర్తిహరం ప్రభుం ప్రపద్యే ఇత్యేవం స్తువతస్తస్య ప్రసన్నో భూద్రఘుత్తమః ఉవాచగచ్చ భద్రంతే మమ విష్ణోః పరంపదం శృణోతియ ఇదం స్తోత్రం లిఖేద్వానేతః పఠేత్ సయాతి మమ సారూప్యం మరణే మత్ స్మృతం లభేత్ 55 44వ శ్లోకము నుండి 55 వరకు తాత్పర్యము అగణిత కళ్యాణ గుణాభిరాముడును అపరిచ్ఛిన్నుడును సృష్టిస్థితి లయకారకుడుసు శాంతుడును పరమాత్మయగు శ్రీరామచంద్రునికి నే నెల్లప్పుడును నమస్కరించదను పరమానందమయుడును లక్ష్మీని కలిగించు కటాక్షము కలవాడను ఇంద్ర బ్రహ్మదేవుల దుహఖమును పొగొట్టువాడును పురుషశ్రేష్ఠుడు వరదాతయు ధనుర్ధార్యగు శ్రీరామచంద్రునకు నేనెల్లప్పుడు ప్రణతిల్లెదను కమనీయ రూపుడును జగద్వంద్యుడును సత సూర్య ప్రభాభాసమానుడును శరణాగతవత్సలుడును భక్తుల హృదయములందు నివసించువాడును సంసార దుహఖమును పోగొట్టువాడును దేవదేవుడును దయానిధియగు శ్రీరామచంద్రుని నేను 68 శరణు జొచ్చుచున్నాను సంసారటవికి దవాగ్ని వంటివాడును శివాదిదేవతలకు దేవుడైనవాడును 1000 కోట్ల రావణులను సంహరింపగలవాడును దయానిధియు యమునానది వలె నీలదేహము కలవాడునాగు హరిణి శరణు జొచ్చుచున్నాను సంసారము నందాసక్తి గలవారికి అందని వాడును వైరాగ్యము కలవారిచే ఎల్లప్పుడు చూడబడువాడును సంసారసాగరమును సులభముగా దాటించు పాదములు అను పడవగలవాడును శివపాతతులచే ధ్యానింపబడువాడును కమలనేత్రుడును మందరగిరినెత్తినవాడను కుర్మావతారమున సురాసురులచే సేవింపబడువాడును దేవతలకు వరములిచ్చువాడును అగురాముని శరణు పొందుచున్నాను పరుల ధనమును స్త్రీలను కోరని వారికి పరుల సుగుణములందు ఈర్ష్య లేనివారికి పరులకు హితమునచ్చువారికి మాత్రమే సులభముగా పొందబడు కమలాక్షుని శరణు పొందుచున్నాను ఎప్పుడూ చిరునగువుతో యుండువాడును మిక్కిలి సులభుడును ఇంద్రనీల మణివర్ణుడును తెల్లదామర వంటి నేత్రములు కలవాడును ఈశ్వరునికి గురువైన బ్రహ్మకు తాండ్రి యగురాముని శరణుజొచ్చుచున్నాను. రామ, నీవు జలముతో నిండియున్న వివిధ పాత్రలలో సూర్యుడు వివిధ రూపముల ప్రకాశించున్నట్లు గుణత్రయ మూర్తులైన విష్ణు, బ్రహ్మ, శివుడను రూపముల బొంది ప్రకాశించదవు. నూరుకోట్ల మన్మథుని వంటి సుందరాంగుడును శతపథబ్రాహ్మణమున చెప్పబడిన రీతిని ఉపాసింపబడువాడును. భక్తుల సంతాపమును పోగొట్టువాడును, యతీశ్వరుల హృదయములందు వెలుగువాడును అగు ప్రభువును శరణుజొచ్చెదను. ఇట్లు స్తుతించుచున్న జటాయువు ఏడప్రసన్నుడై నీకు మంగళమగుగాక నా విష్ణుపదమును బొందుము అని చెప్పెను. ఈ స్తోత్రము నెవ్వడు వినునో, వ్రాయునో, చదువునో అతడు నా సారు. ప్యమును పొందును, మరణ సమయమందు వానికి నా స్మృతి కలుగును అని కూడా వరమిచ్చెను. 69. శ్రీరామలక్ష్మణులు అడవులు వెంబడి సీతాన్వేషణ చేస్తూ పోతుండగా కబంధుడనెడి రాక్షసుని బాహుబంధములో చిక్కుకొనిరి వాడికి వక్షస్థలమందే భయంకరమైన నోరున్నది. రాముడొక చేతిని, లక్ష్మణు డోక చేతిని నరికివేసిరి. ఆ రాక్షసుడు వారి చరిత్రమును విని పరమానంద భరితుడాయను తానుక గంధర్వుడననియు అష్టావక్రముని వలన శపింపబడి రాక్షసుడనైతిననియు ఇంద్రుని ఎదిరించినప్పుడు ఆ వజ్రాయుధపు దెబ్బ వలన తలయు పాదాములు పొట్టలోనికి పోయినవనియు చెప్పెను. వాడు కోరినట్లు వానికి దహన సంస్కారము చేసిరి దహించబడ్డవాని దేహము నుండి మన్మథకారుడగు ఒక పురుషుడుద్భవించెను. వాడు శ్రీరామునికి ప్రణమిల్లి ఇట్లు స్తుతించెను.